अथ तृतीयकाण्डे पञ्चम प्रश्नस्य घनपाठः आरम्भः। पश्चात् पश्चात् पूर्णा पूर्णा पश्चादुतोत पश्चात् पूर्णा पूर्णा पश्चादुतश्चादुतोत पश्चात् पश्चादुत पूर्णा पूर्णोत पश्चात् पश्चादुत पूर्णा पूर्णा पूर्णोतोत पूर्णा पुरस्तात् पुरस्तात् पूर्णोतोत पूर्णा पुरस्तात् पूर्णा पुरस्तात् पुरस्तात् पूर्णा पूर्णा पुरस्तादुत पुरस्ताः पूर्णा पूर्णा पुरस्तादुतो पुरस्तादुत्पुरस्तात् पुरस्तादम् मध्यतो मध्यत उत्पुरस्तात् पुरस्तादम् मध्यतः मध्यतो मध्यत उदुन्मध्यत पौर्णमासी पौर्णमासी मध्यत उदुन्मध्यत पौर्णमासी मध्यतः पौर्णमासी पौर्णमासी मध्यतो मध्यतः पौर्णमासी जिगाय जिगाय पौर्णमासी मध्यतो मध्यतः पौर्णमासी जिगाय पौर्णमासी जिगाय जिगाय पौर्णमासी पौर्णमासी जिगाय पौर्णमासीर्पौर्णमासीराजेति जिगायास्यान् देवा देवास्तस्यान् तस्यान् देवाद्यधि देवास्तस्यान् तस्यान् देवाधि देवा अध्यधि देवा देवाधिसंवसन्तः संवसन्तोऽधि देवा देवाधिसंवसन्तः अधिसंवसन्तः संवसन्तोऽध्यधि संवसन्त उत्तम उत्तमे संवसन्तोऽध्यधि संवसन्त उत्तमे संवसन्त उत्तम उत्तमे संवसन्तः संवसन्त उत्तमे नाकेनाक उत्तमे संवसन्तः संवसन्त उत्तमे नाके संवसन्त इति संवसन्तः उत्तमे नाके नाक उत्तम उत्तमे नाक एह नाक उत्तम उत्तमे नाक इह नाक एह नाके नाक इह मादयन्ताम् मादयन्तामिह नाके नाक इह मादयन्ताम् मादयन्ताम् मादयन्तामिहेह मादयन्ताम् मादयन्तामिति मादयन्ताम् यत्ते देवा देवास्ते यत्ते देवा देवा देवास्ते ते देवा अदधुरदधुर्देवास्ते ते देवा अदधुः देवा अदधुरदधुर्देवा देवा अदधुर्भागधेयम् भागधेयमदधुर्देवा देवा अदधुर्भागधेयम् अदधुर्भागधेयम् भागधेयमदधुरदधुर्भागधेयममावास्ये मावास्ये भागधेयमदधुरदधुर्भागधेयममावास्ये भागधेयममावास्ये मावास्ये भागधेयम् भागधेयममावास्ये संवसन्तः संवसन्तो मावास्ये भागधेयम् भागधेयममावास्ये संवसन्तः भागधेयमिति भागधेयम् मावास्ये संवसन्तः संवसन्तो मावास्ये मावास्ये संवसन्तो महित्वा महित्वा संवसन्तो मावास्ये मावास्ये संवसन्तो महित्वास्य इत्यमावास्ये संवसन्तो महित्वा महित्वा संवसन्तः संवसन्तो महित्वा संवसन्त इति संवसन्तः त्वेति महित्वा नो नस्तासानो यज्ञम् यज्ञम् नस्तासानो यज्ञम् यज्ञम् यज्ञम् नो न यज्ञम् बिबृहीति बृहि यज्ञम् नो न यज्ञम् बिबृहि यज्ञम् बिबृहति बृहि यज्ञम् यज्ञम् बिबृहि विश्ववारे विश्ववारेति बृहि यज्ञम् यज्ञम् बिबृहि विश्ववारे बृहि विश्ववारे विश्ववारे बिबृहि बृहि विश्ववारे रजिमो रजिम् विश्ववारे बिबृहि बिबृहि विश्ववारे रजिम् विश्ववारे रजिमो रजिम् विश्ववारे विश्ववारे रजिम् नो नो रजिम् विश्ववारे विश्ववारे रजिम् नः विश्ववार इति विश्ववारे रजिन्नो नो रजिभो रजिन्नो धेहि धेहि नो रजिभो रजिन्नो धेहि धेहि धेहि नो नो धेहि सुभगे सुभगे धेहि नो नो धेहि सुभगे धेहि सुभगे सुभगे धेहि धेहि सुभगे सुवीरगो सुवीरगो सुभगे धेहि धेहि सुभगे सुवीरम् सुभगे सुवीरगो सुवीरगो सुभगे सुभगे सुवीरम् सुभग इति सुभगे सुवीरमिति सुवीरम् निवेशने सङ्गमने सङ्गमने निवेशने निवेशने सङ्गमने वसूनाम् वसूनागो सङ्गमने निवेशने निवेशने सङ्गमने वसूनाम् निवेशनीति निवेशनी सङ्गमने वसूनाम् वसूनागो सङ्गमने सङ्गमने वसूनाम् विश्वा विश्वा वसूनागो सङ्गमने सङ्गमने वसूनाम् विश्वा सङ्गमनीति सङ्गमनि वसूनाम् विश्वा विश्वा वसूनाम् वसूनाम् विश्वा रूपाणि रूपाणि विश्वा वसूनाम् वसूनाम् विश्वा रूपाणि विश्वा रूपाणि रूपाणि विश्वा विश्वा रूपाणि वसूनि वसूनि रूपाणि विश्वा विश्वा रूपाणि वसूनि रूपाणि वसूनि वसूनि रूपाणि रूपाणि वसून्य సహస్రపోషకం సుభగా సుభగా సహస్రపోషకం సహస్రపోషకం శుభకారరాణారరాణా శుభగా సహస్రపోషకం సహస్రపోషకం శుభకారరాణారరాణా శుభగా శుభకారరాణా సారరాణా శుభగా శుభకారరాణా సాగేతి శుభగా సారరాణారరాణా సానో నస్సారరాణారరాణా సానో నస్తానో నగన్ గన్నానో నగన్ ఆగన్ గన్నా గనువచ్చసా వచ్చసా గన్నా గనువచ్చసా వచ్చసా గన్ గనువచ్చసా సంవిధానా సంవిధానా వచ్చసా గన్ గనువచ్చసా సంవిధానా వచ్చసా సంవిధానా సంవిధానా వచ్చసా వచ్చసా సంవిధానా సంవిధానేతి అగ్నిశోమో ప్రథమో ప్రథమావగ్నిశోమావగ్నిశోమో ప్రథమో వీద్యేన వీద్యేన ప్రథమావగ్నిశోమావగ్నిశోమో ప్రథమో వీద్యేన శోమావిత్యగ్నిః సోమో ప్రథమో వీద్యేన వీద్యేన ప్రథమో ప్రథమో వీద్యేన వసో నవసోను వీద్యేన ప్రథమో ప్రథమో వీద్యేన వసోను వీద్యేన వసోను వసోను వీద్యేన వీద్యేన వసోన్ రుద్రాన్ రుద్రాన్ వసోను వీద్యేన వీద్యేన వసోన్ రుద్రాన్ రుద్రానుపసోనుపసోన్ రుద్రానాదిత్యానాదిత్యాన్ రుద్రానుపసోనుపసోన్ రుద్రానాదిత్యానాదిత్యాన్ రుద్రాన్ రుద్రానాదిత్యానిహేహాదిత్యాన్ రుద్రాన్ రుద్రానాదిత్యానిహేహాదిత్యానిహేహాదిత్యానాదిత్యానిహజన్వతంజన్వతమిహాదిత్యానిహజన్వతంజన్వతమిహేహజన్వతంజన్వతం మాధ్యగం హి మాధ్యం మాధ్యం దర్శపూర్ణమాసో ప్రదర్శపూర్ణమాసో దర్శపూర్ణమాసో ప్రై ప్రైప్సన్ ఐప్సన్ ప్రదర్శపూర్ణమాసో దర్శపూర్ణమాసౌ ప్రైప్సన్ పూర్ణమాసాసౌప్సన్ ప్రైప్సన్ తేషాంతేషామైప్సన్ ప్రైప్సన్ పూర్ణమాసో అమావాస్యా వైవ వై సరస్వతి సరస్వతి వా అమావాస్యామావాస్యా వై సరస్వతి సరస్వతి సరస్వతి వై వై సరస్వత్యనులోమమనులోమగో సరస్వతి వై వై సరస్వత్యనులోమం సరస్వత్యనులోమమనులోమగో సరస్వతి సరస్వత్యనులోమమే వైవానులోమగో సరస్వతి సరస్వత్యనులోమమేవామే వైవానులోమమనులోమమే వైనావే నావే వానులోమమనులోమమే వైనౌ అనులోమమిత్యను లోమం ఏ వైనావే నావే వై వైనా వైనావే వై వైనావాలపదే లవత ఆలపదేము మముల్లవత ఆలపదేము లభతేము మముల్లభదే లభతేము మాప్యాయమానమాప్యాయమానం లభతే లభతేము మాప్యాయమానం మాప్యాయమానమాప్యాయమానమము మము మము మాప్యాయమానమం వందాప్యాయమానమము మము మాప్యాయమానమను ఆప్యాయమానమం వందాప్యాయమానమాప్యాయమానమన్ వాన్ వాప్యాయమానమాప్యాయమానమన్ వాప్యాయమానమిత్యాప్యాయమానం వన్ వన్ వాప్యాయతే ప్యాయత ఆన్ వన్ వాప్యాయతే ప్యాయతే ప్యాయత ఆప్యాయత ఆజ్ఞా వైష్ణవమా ఆజ్ఞా వైష్ణవం ప్యాయత ఆప్యాయత ఆజ్ఞా వైష్ణవం ప్యాయత ఆజ్ఞా వైష్ణవమా ఆజ్ఞా వైష్ణవం ప్యాయతే ప్యాయత ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలమేకాదశకపాలమాజ్ఞా వైష్ణవం ప్యాయతే ప్యాయత ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలమేకాదశకపాలమాజ్ఞా వైష్ణవమేకాదశకపాలం పురస్తాత్పురస్తాదేకాదశకపాలమాజ్ఞా వైష్ణవమాజ్ఞా వైష్ణవమేకాదశకపాలం పురస్తాత్ ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలం పురస్తాత్పురస్తాదేకాదశకపాలమేకాదశకపాలం పురస్తాన్నిర్నిష్పురస్తాదేకాదశకపాలమేకాదశకపాలం పురస్తాన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం పురస్తాన్నిర్నిష్పురస్తాత్పురస్తాన్నిర్భవేద్భవేన్నిష్పురస్తాత్పురస్తాన్నిర్భవేర్వేద్వేన్నిర్నిర్వవేత్ సరస్వతి సరస్వతి వేందర్నిర్వవేత్ సరస్వతి సరస్వతి సరస్వతి వేద్వేత్ సరస్వత్యై చరుం చరుగు సరస్వత్యై వేద్వేత్ సరస్వత్యై చరుం సరస్వత్యై చరుం చరుగు సరస్వత్యై సరస్వత్యై చరుగు సరస్వతే సరస్వతే చరుగు సరస్వత్యై సరస్వత్యై చరుగు సరస్వతే చరుం చరుగు సరస్వతే ద్వాదశకపాలం ద్వాదశకపాలకు సరస్వతే చరుం చరుగు సరస్వతే ద్వాదశకపాలం సరస్వతే ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సరస్వతే సరస్వతే ద్వాదశకపాలం యద్వాదశకపాలకం సరస్వతే సరస్వతే ద్వాదశకపాలం యద్వాదశకపాలం యద్వాదశకపాలం ద్వాదశకపాలం యద్వాదశకపాలం ద్వాదశకపాలం యద్వాదశకపాలం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం గేజో యద్యేజో భవతి భవత్యాగ్నేజో యద్యేజో భవతి అగ్నేజో భవతి భవత్యాగ్నేజ ఆగ్నేజో భవత్యగ్నిరగ్నిర్భవత్యాగ్నేజ ఆగ్నేజో భవత్యగ్ని అగ్నిర్వైవా అగ్నిరగ్నిర్వై యజ్ఞముఖం యజ్ఞముఖం వా అగ్నిరగ్నిర్వై యజ్ఞముఖం వై యజ్ఞముఖం యజ్ఞముఖం వై వై యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖమిది యజ్ఞముఖం యజ్ఞముఖమేవైవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ త్రిమృత్యమేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవృత్యం యజ్ఞముఖమిది యజ్ఞముఖం ఏవృత్యమేవైవృత్యం పురస్తాత్ పురస్తాదృత్యమేవైవృత్యం పురస్తాత్ పురస్తాదృత్యమృద్ధిం పురస్తాద్ధత్తే దత్తే పురస్తాదృత్యమృద్ధిం పురస్తాద్ధత్తే దత్తే పురస్తాత్ పురస్తాద్ధత్తే యద్యద్ధత్తే పురస్తాత్ పురస్తాద్ధత్తే యద్ యద్యద్ధత్తే దత్తే యద్వై ఈష్ణవో వై ఈష్ణవో యద్ధత్తే దత్తే యద్వై ఈష్ణవో వైష్ణవో యద్యద్వైష్ణవో భవతి భవతి వైష్ణవో యద్యద్వైష్ణవో భవతి వైష్ణవో భవతి భవతి వైష్ణవో వై ఈష్ణవో భవతి యజ్ఞో యజ్ఞో భవతి వైష్ణవో వై ఈష్ణవో భవతి యజ్ఞః భవతి యజ్ఞో యజ్ఞో భవతి భవతి యజ్ఞో వై వై యజ్ఞో భవతి భవతి యజ్ఞో వై యజ్ఞో వై వై యజ్ఞో యజ్ఞో వై విష్ణుర్విష్ణుర్వై యజ్ఞో యజ్ఞో వై విష్ణు వై విష్ణు విష్ణు వై వై విష్ణు యజ్ఞం యజ్ఞం విష్ణు వై వై విష్ణు యజ్ఞం విష్ణుర్యజ్ఞం యజ్ఞం విష్ణుర్విష్ణుర్యజ్ఞమేవైవ యజ్ఞం విష్ణుర్విష్ణుర్యజ్ఞమేవామేవైవ యజ్ఞం యజ్ఞమేవారభ్యారభ్యైవ యజ్ఞం యజ్ఞమేవారభ్యారభ్యారభ్యైవైవారభ్య ప్రారభ్యైవైవారభ్య ప్రారభ్య ప్రారభ్యారభ్య ప్రదనుదే దనుదే ప్రారభ్యారభ్య ప్రదనుదే ప్రభ్యానుతే తనుతే ప్రప్రతనుతే సరస్వతీ సరస్వతీ తనుతే ప్రప్రతనుతే సరస్వతీ తనుతే సరస్వత్యై సరస్వత్యై తనుతే తనుతే సరస్వత్యై చరుశ్చరు సరస్వత్యై తనుతే తనుతే సరస్వత్యై చరు సరస్వత్యై చరుశ్చరు సరస్వత్యై సరస్వత్యై జరుడ్భవతి భవతి జరుస్సరస్వత్యై సరస్వత్యై జరుడ్భవతి భవతి భవతి జరుశ్చరుడ్భవతి సరస్వతే సరస్వతే భవతి జరుశ్చరుడ్భవతి సరస్వతే భవతి సరస్వతే సరస్వతే భవతి భవతి సరస్వతే ద్వాదశకుమారో ద్వాదశకుమారః సరస్వతే భవతి భవతి సరస్వతే ద్వాదశకుమారః సరస్వతే ద్వాదశకపాలో ద్వాదశకపాలః సరస్వతే సరస్వతే ద్వాదశకపాలో మా భాస్యా మా భాస్యా ద్వాదశకపాలః సరస్వతే సరస్వతే ద్వాదశకపాలో మా భాస్యా ద్వాదశకపాలో మా భాస్యా మా భాస్యా ద్వాదశకపాలో ద్వాదశకపాలో మా భాస్యా వైవా మా భాస్యా ద్వాదశకపాలో ద్వాదశకపాలో మా భాస్యా వై ద్వాదశకపాలై ద్వాదశ కపాలః మా భాస్యా వైవా మా భాస్యా మా భాస్యా వై సరస్వతి సరస్వతి మా అమావాస్యా మా భాస్యా వై సరస్వతి సరస్వతి సరస్వతి వై వై సరస్వతి సరస్వతి పూర్ణమాస సరస్వతి వై వై సరస్వతి పూర్ణమాస సరస్వతి పూర్ణమాస పూర్ణమాస సరస్వతి సరస్వతి పూర్ణమాస సరస్వాన్ సరస్వాన్ పూర్ణమాస సరస్వతి సరస్వతి పూర్ణమాస సరస్వాన్ పూర్ణమాస సరస్వాన్ సరస్వాన్ పూర్ణమాస పూర్ణమాస సరస్వాన్ తౌ సరస్వాన్ పూర్ణమాస పూర్ణమాస సరస్వాంతౌ పూర్ణమాస ఇది పూర్ణమాస సరస్వాంతౌ తౌ సరస్వాన్ సరస్వాంత వేవైవ తౌ సరస్వాన్ సరస్వాంత వేవైవ తౌ తావేవ సాక్షాత్ సాక్షాదేవ తౌ తావేవ సాక్షాదేవ సాక్షాత్ సాక్షాదేవైవ సాక్షాదా సాక్షాదేవైవ సాక్షాదా సాక్షాదా సాక్షాత్ సాక్షాదారభతే రభత సాక్షాత్ సాక్షాదారభతే సాక్షాదితి అక్షాభ్యాం ద్వాదశకపాలో ద్వాదశకపాలభ్యాం ద్వాదశకపాలభ్యాం ద్వాదశకపాలో ద్వాదశకపాలభ్యాం ద్వాదశకపాలః సరస్వతే సరస్వతే ద్వాదశకపాల ఆభ్యామాభ్యాం ద్వాదశకపాల సరస్వతే ద్వాదశకపాల సరస్వతే సరస్వతే ద్వాదశకపాలో ద్వాదశకపాల సరస్వతే భవతి భవతి సరస్వతే ద్వాదశకపాలో ద్వాదశకపాల సరస్వతే భవతి ద్వాదశకపాల ఇది ద్వాదశ కపాలః సరస్వతే భవతి భవతి సరస్వతే సరస్వతే భవతి మిథునత్వాజ మిథునత్వాజ భవతి సరస్వతే సరస్వతే భవతి మిథునత్వాజ మిథునత్వాజ మిథునత్వాజ భవతి భవతి మిథునత్వాజ ప్రజా ప్రత్యక్షం వసిష్ఠ తిష్టంతం తమ్ వశిష్ఠ ప్రత్యక్షం వశిష్ఠ ప్రత్యక్షం ప్రత్యక్షం వశిష్ఠో వశిష్ఠ ప్రత్యక్షమపశ్యత పశ్యత్ ప్రత్యక్షం వశిష్ఠో వశిష్ఠ ప్రత్యక్షమపశ్యత ప్రత్యక్షమపశ్యత పశ్యత్ ప్రత్యక్షం ప్రత్యక్షమపశ్యత్ సో పశ్యత్ ప్రత్యక్షం ప్రత్యక్షమపశ్యత్ ప్రత్యక్షమితి ప్రతి అక్షం పశ్యత్ సో పశ్యత పశ్యత్ సో ప్రవీత ప్రవీత్ సో పశ్యత పశ్యత్ సో ప్రవీత ప్రవీత ప్రవీత్ సో ప్రవీత్ బ్రాహ్మణం బ్రాహ్మణమ్రవీత్ బ్రవీత్ బ్రాహ్మణో బ్రవీత్ బ్రాహ్మణం బ్రాహ్మణమ్రవీత్ బ్రవీత్ బ్రాహ్మణం దే బ్రాహ్మణమ్రవీత్ బ్రవీత్ బ్రాహ్మణం దే బ్రాహ్మణం దే బ్రాహ్మణం బ్రాహ్మణం దే వక్ష్యామి వక్ష్యామి దే బ్రాహ్మణం బ్రాహ్మణం దే వక్ష్యామి వక్ష్యామి వక్ష్యామి దే వక్ష్యామి యథా వక్ష్యామి దే వక్ష్యామి యథా వక్ష్యామి యథా వక్ష్యామి వక్ష్యామి యథా త్వత్పురోహిత త్వత్పురోహిత యథా వక్ష్యామి వక్ష్యామి యథా త్వత్పురోహిత క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయం క్షయ జిన్వజిన్ భక్షయన్ ద్వాక్షయన్ జిన్వాయన్ జిన్వజిన్ భక్షయం శయన్ జిన్వేతి జిన్వక్షయం శయన్ జిన్వేతి జిన్వేతి జిన్వజిన్వేత్యాహేతి జిన్వజిన్వేత్యాహేతి ఇత్యాహ దేవా దేవా ఆహేతి ఇత్యాహ దేవా దేవా దేవా ఆహ దేవా వై వై దేవా ఆహ దేవా వై దేవా వై వై దేవా దేవా వై క్షయో వై దేవా దేవా వై క్షయో వై వై క్షయో దేవేభ్యో దేవేభ్యః క్షయో వై వై క్షయో దేవేభ్యః క్షయో దేవేభ్యో దేవేభ్యః క్షయః క్షయో దేవేభ్య ఏవైవ దేవేభ్యః క్షయః క్షయో దేవేభ్య ఏవ దేవేభ్య ఏవైవ దేవేభ్యో దేవేభ్య ఏవ యజ్ఞం యజ్ఞమేవ దేవేభ్యో దేవేభ్య ఏవ యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞం ప్రప్రయజ్ఞమేవైవ యజ్ఞం ప్రా యజ్ఞం ప్రప్రయజ్ఞం యజ్ఞం ప్రాహ ప్రయజ్ఞం యజ్ఞం ప్రాహ హప్రాహ ప్రేతి ప్రేతిరాహ ప్రాహ ప్రేతి ప్రేతిరాహ ప్రేతిరస్ ప్రేతి ప్రేతిరసి ధర్మాయ ధర్మాయ ప్రేతి ప్రేతిరసి ధర్మాయ ధర్మాయ ధర్మాయాస్తి ధర్మాయ ధర్మాయాస్తి ధర్మాయ ధర్మాయ ధర్మాయ ధర్మాయ ధర్మం ధర్మం ధర్మాయ ధర్మాయ ధర్మం జన్మ ధర్మం జన్మ జన్మ ధర్మం ధర్మం జన్మేతీతి జన్మ ధర్మం ధర్మం జన్మే జన్మేతీతి జన్మ జన్మేత్యాహేతి జన్మ జన్మేత్యాహేదీత్యాహ మనుష్యా మనుష్యా ఆహేదీత్యాహ మనుష్యా ఆహా మనుష్యా మనుష్యా ఆహా మనుష్యా వై వై మనుష్యా ఆహా మనుష్యా వై మనుష్యా వై వై మనుష్యా మనుష్యా వై ధర్మో ధర్మో వై మనుష్యా మనుష్యా వై ధర్మ వై ధర్మో ధర్మో వై వై ధర్మో మనుష్యేభ్యో మనుష్యేభ్యో ధర్మో వై వై ధర్మో మనుష్యేభ్యో మనుష్యేభ్యో ధర్మో ధర్మో మనుష్యేభ్య ఏవైవ మనుష్యేభ్యో ధర్మో ధర్మో మనుష్యేభ్య ఏవ మనుష్యేభ్య ఏవైవ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఏవ యజ్ఞం యజ్ఞమేవ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఏవ యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞం ప్రప్రయజ్ఞమేవైవ యజ్ఞం ప్రా యజ్ఞం ప్రప్రయజ్ఞం యజ్ఞం ప్రాహ